89 ఇంద్రజాలోపాఖ్యానం లవణోపాఖ్యానం. రామ, మనోనాశనం చేసుకోమని ఎందుకు చెబుతున్నానంటే, మనస్సే సంసారం, మనస్సే త్రిపుటి, మనస్సే ఈ ప్రపంచం, ఈ మనస్సే ఒక ఇంద్రజాలం గారడి. ఇది బాగా అర్థమయ్యేందుకు ఒక కథ చెబుతాను, విను. దీని ప్రసక్తి మాయమాయ కార్యము ఓ ముక్తి అనే 67వ ఖండికలో ఉంది. గమనించండి. పూర్వం ఉత్తర పాండవ రాజ్యాన్ని లవణుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆయన నిండుసభలో కూర్చొని ఉండగా, మంచి ఆర్భాటంగా అలంకరించుకుని ఉన్న ఇంద్రజాలికుడొకడు, గారడి వాడొకడు సభలోకి ప్రవేశించి తన చేతిలో ఉన్న నెమలి పించం కట్టను అటూ ఇటూ ఊపాడు. ఇంతలో ఆ సభలోకి ఒక పంచకయ్యాణిని వెంటబెట్టుకుని ఒక అశ్వపాలుడు ప్రవేశించాడు. ఆ గుబ్యాన్ని చూసేసరికి, సభలో ఉన్న వీరులందరికీ, ఇది నాకు దొరికితే బాగుండు, ఇది నాకు దొరికితే బాగుండు అని ఆశ పుట్టసాగింది. ఇంతలో అశ్వపాలుడు రాజుకు నమస్కరించి, ఆ మహారాజా, తమకు సామంతుడైన మాళవరాజు ఈ గుబ్యాన్ని తమకు కానుకగా పంపించాడు. తమబోటి వీరులు ఒకసారి ఎక్కి స్వారీ చేస్తే దీని విశేషమేమిటో తమకు తెలుస్తుంది అని అన్నాడు. ఇంతలో పక్కన్ను గారడివాడు ఆ గుబుపు సాముద్రిక లక్షణాలను తెగమెచ్చుకొని, మహారాజా, మీలాంటివారు ఇలాంటి గుగ్గంమీద తక్షణం స్వారీ చేయవలసిందే అని ప్రోత్సహించాడు. దీంతో రాజుగారికి ఒబలాటం పెరిగి ఆ గుయ్యంమీద స్వారీ చేయాలనే ఆశతో సింహాసనంమీద నుంచి లేవబోయాడు. ఇంతలో ఏమి జరిగిందో గాని లేవబోయిన రాజుగారు అట్లాగే బిగిసిపోయాడు. ఆయనకు స్పృహ ఉన్నట్టు లేదు. సభలో ఉన్నవాళ్లందరికీ రాజుగారు బిగిసిపోయారని తెలుస్తూనే ఉంది. మంత్రులకీ సేనాపతులకీ ఇంకా స్పష్టంగా తెలుస్తూనే ఉంది, ఒక పక్క దోహకం వస్తోంది. అయినా అదేం చిత్రమో, వాళ్లెవరూ నోరు మెదపలేకపోతున్నారు, బోలు కూడా పూర్తిగా పనిచేయటం లేదు. ఇలా రాజుగారు, సభాసదులు స్తబ్ధస్థితిలో ఉండగా 4 ఘడియల కాలం, అంటే సుమారు 1:40 కాలం దొర్లిపోయింది. 4 ఘడియలు అయ్యాక రాజుగారికి మామూలు స్పృహ వచ్చింది, కాని ఆయన మత్తుగా సింహాసనం మించి కిందికి తూలబోయాడు. పక్కనున్న అంగరక్షకులు ముందుగా తేరుకొని రాజుగారు పడిపోకుండా పట్టుకున్నారు. రాజుగారు కొంచెం కొంచెం తేరుకుని సింహాసనంలో సర్దుకొని కూర్చొని, ఈ సభేమిటి, ఈ జనమేమిటి, నేను ఎక్కడ ఉన్నాను అన్నాడు దీనంగా. మంత్రులు ఆ సరికి బాగా తేరుకొని రాజుగారి దైన్యాన్ని చూసి ఆశ్చర్యపడి రాజును ఇలా ఓదార్చసాగారు, ఆ మహారాజా, మీకేమైందోనని చాలా భయపడ్డాం, దేవుడి దయవల్ల మీరు హాయిగా ఉన్నారు. ఆయసర్ 140, మీకీ మత్తేమిటి, ఈ మరుపేమిటి, ఈ దైన్యమేమిటి, మీబోటి వీరులకు తొట్రుపాటు తగదు, మీరు ప్రశాంతంగా ఉండండి. అప్పటికీ మహారాజు పూర్తిగా తేరుకొని విశాలంగా నవ్వుతూ అభినందన పూర్వకంగా గారడివాడి వంక చూసి ఇలా అన్నాడు, సెహభాష్ ఐంద్రజాలికుడా, సెహభాష్, అద్భుతమైన మాయాశక్తులు సంపాదించావు, ఎవరికీ లొంగని మనోబలం మాకుందని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి మమ్మల్నే సమ్మోహనంలో పడేశావ్, ఆపదలలో ఉంచి దీనత్వం పాలుచేశావ్. సభాసదులారా, పూర్వం ఒకప్పుడు దేవదానవ యుద్ధంలో బలిచక్రవర్తి దేవేంద్రుణ్ణి బంధించి తీసుకుపోయాడు. దారిలో దేవేంద్రుడు తన ఇంద్రజాలశక్తితో కొంత మాయా సైన్యాన్ని సృష్టిచేసి బలిచక్రవర్తిని కంగారు పెట్టేశాడు. అప్పుడు బలి సమ్మోహితుడై ఈ ఆపదనుంచి తనను గట్టెంకించమని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యేసరికి దేవేంద్రుడు సూక్ష్మరూపంలో ఆయనకు అడ్డంబడి, నా కొంప ముంచకండి మహాప్రభో అని లబోదిబోమన్నాడు. బ్రహ్మదేవుడికి ఏమి చేయాలో పాలుబోక అలాగే నిలబడిపోయి దేవేంద్రుడి మాయాసృష్టి వైపు వెళ్లి చూపులు చూస్తూ ఒక క్షణంపాటు కాలం గడిపేశాడట. ఇప్పుడు మా పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. రాజుగారిలా అనేసరికి సభికులందరికీ ఆదుర్ద తగ్గిపోయి ఉత్సాహం పెరిగిపోయి, ఏమైంది, ఏమైంది, మీరే మేమి చూశారు, చెప్పండి, చెప్పండి అంటూ రాజుగారిని బలవంత పెట్టారు. రాజుగారు గొంతు సవరించుకొని తన కథను ప్రారంభించారు.